மாறி மலைமுழஞ்சில் மண்ணிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவைப்பூ வண்ணா நின் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேரோரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ இரவை மூடவ பாசுரம், மாரி மலை முழஞ்சில் அனே பாசுரம், நிசும்மஸ்வாமினு கீர்த்தించే விதங்கா உன்னட்டுவண்டி பாசுரம் ఈ మారిమలై ముళంజిల్ అనే పాసురం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది వేదం. భగవంతుడు అన్ని చోట వ్యాపించి ఉండేవాడు. వ్యాపించి ఉండే ఆ భగవత్ తత్వాన్ని అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అని శాస్త్రకారులు రెండు విధంగా చెప్తారు. అంతర్వ్యాప్తి అంటే దానికి ఒక దృష్టాంతముగా నృసింహస్వామిని చెప్తారు. అన్ని చోట కంటి కనపడకుండా భగవంతుడు ఉంటున్నారన్నమాట. ఒక స్తంభం, ఆ స్తంభం లోపల నృసింహస్వామి ఉండినాడు. ఆ విధంగా అన్ని చోట లోపల ప్రవేశించి భగవంతుడు ఉండడం, దీన్ని అంతర్వ్యాప్తి అంటారు. బహిర్వ్యాప్తి అంటే అన్ని చోట వ్యాపించి ఉండడం. దానికి దృష్టాంతంగా త్రివిక్రమావతారాన్ని మన పూర్వాచార్యులు అంటారు. త్రివిక్రముడు అందరికీ ఆ కాలంలో కంటి కనబడే విధంగా ఆయన విచక్రమే పృథివీ మేష ఏతాం అని వేదం చెప్పినట్టు తమ యొక్క దివ్యమైనటువంటి పాదములతో ఈ ప్రపంచం అన్నిటి కొలిచాడు. విష్ణు సహస్రనామంలో భగవంతునికి ప్రధాన పురుషేశ్వర అని ఒక తిరునామం ఉంది. ప్రధానం అని పిలువబడే ఈ ప్రకృతి, అదేవిధంగా జీవాత్మ, వీళ్లకు ఈశ్వరుడు భగవంతుడు. ఈ ప్రకృతి, ఆ జీవాత్మ, ఈ రెండిటికి నియామకుడుగా నియమించేవాడుగా ఉన్నటువంటి భగవంతుడు ఎవరు అంటే నారసింహ వపు శ్రీమాన్ అని సమాధానం చెప్పినది విష్ణు సహస్రనామ స్తోత్రం. నృసింహ రూపాన్ని ధరిస్తూ ఉన్నటువంటి స్వామి. అందువల్ల అటువంటి అంతర్వ్యాప్తి అనే దానికి ఉదాహరణంగా నిలిచి ఉన్న స్వామి ఆ నృసింహస్వామి. ఆ నృసింహస్వామిని గురించి చెప్పే పాసురం ఈ మారిమలై ముళంజిల్ అనేటువంటి పాసురం. పాసురార్థానికి వస్తాం. అనన్య శరణాహ వయమత్ర ఆగతాస్మహ అని అండాల్ అన్నారు. మేము గతి లేని వాళ్ళం, మాకు గమ్యస్థానం కనపడలేదు, మేము అనాథగా నిలిచి ఉన్నాం. అటువంటి మేము కృష్ణ నీ సాన్నిధ్యానికి మేము వచ్చి ఉన్నాం, నీ సన్నిధానానికి మేము వచ్చి ఉన్నాం అని అండాల్ అన్నారు. ఈ పాసురాన్ని వ్యాఖ్యానం చేసినటువంటి మన పూర్వాచార్యులు ఇక్కడ ఒక స్వారస్యమైనటువంటి ఒక విషయాన్ని తెలియపరిచారు. తిరుమాలిరింజోలై అనే దివ్యదేశంలో సుందరరాజ పెరుమాళ్ను మంగళాశాసనం చేయుటకు కిడాంబి ఆచ్యాన్ అనేటువంటి ఒక వైష్ణవ ఆచార్యులు వారు వెళ్లి ఆ భగవంతుని ఎదురుగా నిలిచి అగతిం అని అన్నారట. నా గతి లేని వాడు నేను అని అన్నారట. వెంటనే అర్చకునికి ఒక ఆవేశం వచ్చి భగవంతుడు అర్చకుని యొక్క శరీరంలో దూరి ఒక మాట అన్నారట. భగవద్ రామానుజాచార్యులు వారు గురువుగా ఉన్నారు, ఆ ఆచార్యుణ్ణి పొంది ఉండినటువంటి మీరు, పొంది ఉన్న మీరు అగతి అని చెప్పడం ఎలా కుదురుతుంది, ఇది బాగలేదు అని ఆ సుందరరాజ పెరుమాళ్ అన్నారట. అందువల్ల కృష్ణుడు ఆండాళ్ వీళ్లను చూసి చెప్తున్నారు, ఎందుకు మీరు అలా అంటున్నారు, నేను ఉన్నాను కదా, మీరు అలా చెప్పకూడదు, మీకేమి అభిప్రాయం, అంటే ఎందుకు నా ఇంటికి వచ్చారు మీరు, మీకు ఏదైనా నేను సహాయం చేయాలనా, సహాయం చేయాలంటే చెప్పండి, నేను తప్పకుండా మీకు సహాయం చేస్తాను అని శ్రీకృష్ణుడు అండాళ్ళు ఎదురుగా చెప్తున్నారు. రాములు వారు ఎలాగైతే ఆ మహర్షులు అందరినీ చూసి ప్రసీదంతు భవంతోమే హ్రీరేషాహి మమాతులా యదీదృశైరహం విప్రైహి ఉపస్థేయైర్ ఉపస్థిత అని రాములు వారు అన్నారో, నాకు లజ్జగా ఉంది, మీ దగ్గర నేను రావాలి, నా దగ్గరికి మీరు వచ్చారు, మహర్షులారా మీ యొక్క కోరిక ఏమి, నెరవేరుస్తాను అని రాములు వారు చెప్పినట్టు శ్రీకృష్ణుడు ఆండాళ్ ఎదురుగా అన్నారట. వెంటనే ఆండాళ్ శ్రీకృష్ణుని చూసి, కృష్ణ మేము ఒక విజ్ఞాపనం చేయడానికి వచ్చాం, కానీ ఇక్కడ మీరు శయనించి ఉండే ఈ ప్రదేశంలో ఆ విన్నపాన్ని మేము చెయ్యము. ఇక్కడి నుంచి లేచి 10 అడుగు నడిచి వచ్చి అదుగో ఎదురుగా కనబడే సింహాసనంలో మీరు కూర్చుంటే తప్పకుండా మేము ఎందుకు వచ్చామో ఆ విషయాన్ని విన్నపం చేస్తాం అని అండాళ్ళు చెప్పడం జరుగుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు కూడా ఆ విధంగా చేస్తున్నారట. పాసురార్థానికి వస్తాం. మారిమలై ముళంజిల్, కృష్ణుణ్ణి చూసిన వెంటనే శ్రీకృష్ణుడు అండాళ్ కంటికి ఒకనొక సింహములాగా కనబడుతూ ఉన్నారట. మారిమలై ముళంజిల్, మారి అంటే వర్షాకాలం, ఆ వర్షాకాలమందు మలై ఆ పర్వతంలో ఉన్నటువంటి ముళంజిల్ గుహయందు, అంటే వర్షాకాలమందు పర్వత గుహయందు మన్నిక్కిడందు రంగుం దృఢముగా పొంది శయనించి ఉరంగుం నిద్రించుచున్న సీర్య సింహం శౌర్యము గల ఆ సింహము అరివుట్రు మేలుకొని తీవిడిత్ ఉగ్రముగా చూసి వేరిమయిర్ పొంగ, ఉగ్రముగా చూసిన తరువాత వేరిమయిర్ పొంగ పరిమళము గల ఆ వెంట్రికలు నిగుడగా ఎప్పాడుం పేర్ందుదరి 4 ప్రక్కలు కదలి దేహమును అటు దిలుపుకొని మూరినిమిర్ందు ముళంగి ఘోషించి పొరపట్టు పోదరుమా పోలే, వచ్చినట్టు కృష్ణ నువ్వు లేచి రావాలి. అంటే వర్షాకాలం యందు పర్వత గుహయందు శయనించు ఉన్న ఒక సింహం అక్కడి నుంచి లేచి వచ్చినట్టు కృష్ణ నువ్వు రావాలి అని అండాళ్ ముందుగా శ్రీకృష్ణుడిని చూసి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ వర్షాకాలంలో ఉన్నటువంటి ఆ సింహం యొక్క దశను అండాళ్ చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. అంటే భగవంతుణ్ణి చూస్తే, శ్రీకృష్ణుణ్ణి చూస్తే ఒక సింహంలాగా అండాళ్ కంటి కనబడుతున్నారన్నమాట. భగవంతుణ్ణి సింహంలాగా వర్ణించడం మన యొక్క పూర్వాచారులకు అలవాటు. భగవంతుడు సింహం లాంటివాడు. మామూలుగా ఉన్నటువంటి సింహం, భగవంతుడు అనేటువంటి సింహం, ఇద్దరికి ఉన్నటువంటి సామ్యతను మన పూర్వాచారులు చక్కగా వర్ణిస్తారు. మామూలుగా ఉన్నటువంటి సింహం మృగజాతికి రాజుగా మృగరాజు అని పిలువబడుతూ ఉంటుంది. భగవంతుడు కూడా రాజాది రాజత్ సర్వేషాం అని భారతంలో భీష్మాచార్యులు చెప్పినట్టు రాజాది రాజుగా కీర్తింపబడేవాడు. పారళంద పేరరసే ఎం విసుంబరసే అని ఆళ్వార్లు భగవంతుణ్ణి రాజుగా కీర్తిస్తూ ఉన్నారు. మామూలుగా ఉన్నటువంటి సింహం అడవిలో సంచరిస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి సింహం కూడా బృహదారణ్యకం అనేటువంటి ఉపనిషత్, ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో సంచరిస్తూ ఉన్నటువంటి వాడు భగవంతుడు అనేటువంటి సింహం. మామూలుగా ఉన్నటువంటి సింహం పర్వతం పైన సంచరిస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి సింహం కూడా తిన్ననుయిర్ పొరుప్పు దైవ వడమలై తిరుమత్తి మామలై అని మన పెద్దలు చెప్పినట్టు ఆ తిరుమల క్షేత్రం, కాంచీపురం ఆ వరదరాజస్వామి ఉండే ఆ ప్రదేశం, ఇటువంటి ప్రదేశంలో ఆ భగవంతుడు అనేటువంటి సింహం కనబడుతూ ఉంది. అటువంటి సింహం ఎవరు కట్టుపడదు, కానీ మావటివాడు చెప్పినట్టు వింటూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి సింహం కూడా పత్తుడై అడియవర్కు ఎలియవన్ పిరర్కు అరియ విత్తహన్ అని ఆళ్వారు చెప్పినట్టు భక్తితో కూడినటువంటి వాళ్ల విషయంలో, భక్త విషయంలో భగవంతుడు సర్వాత్మనా విధేయుడుగా ఉంటాడు. సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత అని అర్జునుడు చెప్పిన వెంటనే అదేవిధంగా ఆ పార్థసారథి చేశాడు. మామూలుగా ఉన్నటువంటి సింహం గంభీరంగా నడుస్తూ ఉంటుంది. భగవంతుడు అనేటువంటి సింహం కూడా సింహ విక్రాంత గామినం అని రామాయణంలో వాల్మీకి చెప్పినట్టు ఉండేవాడు. ఈ విధంగా భగవంతునికి ఆ సింహానికి ఉన్నటువంటి సామ్యతను మన పూర్వాచారులు చక్కగా వర్ణిస్తున్నారు. ఆ సింహం వలె కృష్ణ నువ్వు లేచి రావాలి, గంభీరంగా రావాలి, దాన్నంతా మేము కళ్ళార దర్శించాలా అని ప్రార్థించారు. వెంటనే శ్రీకృష్ణుడు నేను సింహంలాగా మీ కంటి కనబడుతున్నానా అని అడిగారట. లేదు కృష్ణ, నువ్వు ఎటువంటి ఆ సౌందర్యంతో కూడినటువంటి వారు, గానుగ పూల వంటి ఛాయగలవాడు కదా నువ్వు, పూవై పూవన్నా అని అంటున్నారు. ఉన్ కోయిల్ నిన్ను ఇంగానే పోందరుళి, నీ యొక్క ఆ గ్రహము నుండి ఇక్కడి నుంచి లేచి అని అంటున్నారు. పర్వతాదివ నిష్క్రమ్యే సింహో గిరి గుహాశయ అని రామాయణంలో అయోధ్యాకాండంలో చెప్పినట్టు ఆ సింహం వలె నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇంగణే పొందరుళి ఆ విధంగా నువ్వు నడిచి వస్తే నీ దగ్గర కనపడుతూ ఉన్నటువంటి ఆ నడక సౌందర్యాన్ని, చతుర్విధమైనటువంటి నడక సౌందర్యం, నాలుగు విధమైనటువంటి నడక సౌందర్యం, ఒకప్పుడు వచ్చినప్పుడు ఏనుగులాగా వస్తారట, వెళ్ళినప్పుడు పులిలాగా వెళ్తారట, మరొకసారి వచ్చినప్పుడు సింహంలాగా వస్తారట, వెళ్ళేటప్పుడు ఎద్దులాగా వెళ్తారట, నాలుగు రకమైనటువంటి ఆ నడక సౌందర్యం ఉంది నీ దగ్గర, దాన్ని మేము కళ్ళార దర్శించవచ్చు అనే భావంతో అండాలు చెప్తున్నారు. కోప్పుడయ్యే సీర్య సింహాసన తిరుందు, బాగా జయముగల ఆ దివ్య సింహాసనంలో నువ్వు కూర్చుంటే మేము ఎందుకు వచ్చామో ఆ విషయాన్ని విన్నపం చేస్తాం అని అంటున్నారు అండాళ్. ఆ సింహాసనం ఎటువంటి సింహాసనం అంటే పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో శ్రీవైకుంఠంలో భగవంతుడు కూర్చుని ఉండే సింహాసనం, ధర్మాదిపీఠం అనేటువంటి సింహాసనం, ఆ సింహాసనం లాంటి సింహాసనమట ఇది. వైరాగ్యం అవైరాగ్యం, ధర్మం అధర్మం, ఐశ్వర్యం అనైశ్వర్యం అనేటువంటి ఎనిమిది తత్వాలు ఎనిమిది పాదముగా ఉన్నటువంటి సింహాసనమని ఆగమశాస్త్రం వర్ణిస్తుంది. అటువంటి సింహాసనం, ఆ సింహాసనంలో నువ్వు కూర్చోాలి కృష్ణ. ఆ విధంగా కూర్చుంటే యాం బంద కార్యం ఆరాయింది అరుళేలో రెంబావాయ్, అప్పుడు మేము ఎందుకు వచ్చి ఉన్నామో ఆ విషయాన్ని మేము విన్నపం చేస్తాం, దాన్ని బాగా పరిశీలించి మాకు నువ్వు అనుగ్రహం చెయ్యాలి అని అండాళ్ ఈ పాసురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. అండాళ్ తిరువడిగళే శరణం.